विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం ఉంగల్ పుళకడై తోటత్తు వావియుల్ శంకళ నీర్వాయ్ నెగిళ్ళు ఆంబల్ వాయ్ కూంబినకాన్ ఉంగల్ పుళకడై తోటత్తు వావియుల్ శంకళ నీర్వాయ్ నెగిళ్ళు ఆంబల్ వాయ్ కూంబినకాన్ శంగల్ పొడి పాసురం యొక్క తాత్పర్యం: స్నానము చేయుటకు గోపికల నెల్లరను మేల్కొల్పెదనని పలికి నిద్రపోవుచున్న ఒక ఆమెను ఇందులో మేల్కొల్పుచున్నారు. ఈ బాలికకు ఊరివారినందర్నూ ఒక త్రాటిపై నడుపగల శక్తి కలదు. ఓ పరిపూర్ణురాలా, నీ పెరటిలో ఉన్న దిగుడు బావిలో ఎర్రతామర పువ్వులు వికసించినవి, నల్ల కలువలు ముడుచుకొని పోవుచున్నవి, అనగా తెల్లవారుచున్నదని భావము. లెమ్ము, ఎర్రని కాషాయ వస్త్రములు ధరించి తెల్లని పలువరుస గలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమ తమ నివాసములలో ఆరాధనము చేయుటకు వెడల్చున్నారు. లెమ్ము, నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపెడియట్లు మాట ఇచ్చితివి, మర్చిపోతివా? ఓ మాట నేర్పు కలదానా? శంఖమును చక్రమును ధరించినట్టియు ఆజానుబాహువును అగు పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము. సమస్త పరివారాయ, సర్వదివ్య మంగళ విగ్రహాయ, శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.